సరస్వతీ నదీనా సుజర్యతి గిరిభ్యాముద్రాజస్తేలం దేభువనస్ భూరేర్ఘతం పయోహేనాహూరాజ సభాభృధేనర్యోజోషనాథమృఢాశ్రుభృఢభోజిజ్ఞాసు సభాజినం మఘవద్భ్యోదాదివి సాధనే సన్వం మామృజీత సరస్వతీ జుషానోపశ్రవత్సుభాయజ్ఞే అస్మిన్ విదగ్యోర్ణమస్యైరాజాయుజాయుమాయుష్మరానమోభ్యప్రదిస్వరస్వతిజుషస్వ తపసర్వృత మేధానాముపస్థేయామరణం అజమూతే సరస్వతి వశిష్ఠో ద్వారా సుభగేవ్యాహస్వస్తిభిస్వదానీరేవీనా సరస్వతీ విన్మహజాదు భక్తిభిస్తోమయ్యర్వశిష్ఠరోదసి ఉభేయతే మహిళా శుభ్రే అంధసీ అధిక్రియంతి భూరవాహ్యవిత్రీభరుత్సాచోదరాధో మఘోనా భద్రమిద్భద్రాగ్రేణ భత్సర సత్యకవారీ చేతి వాదినీవతి జ్ఞానాజమదగ్నివత్సు బాణాజమధిష్టవత్ జనీయం తోన్వగ్రవఃపుత్రీయం తస్సుదానవ సరస్వంతం భవామహే ఏ సరస్వూర్మజో మధూమంతో ఘృతస్తుతాభవీపివాన్ సంసరస్వతస్తమం జో విశ్వదర్శన భక్షేమహి ప్రజాభిణం ఇంద్రాజయ్రసపానాని సందేహమన్మరాయ ప్రథమం వయశ్చ ఆదేవ్యాణే మహేవాన్ బృహస్పతిం నో మహాసరకాయ యథా భవేమ మేరుడే అనాఘాజో నో దాతాపరాపదేవ తముజేక్షమస్పతి గృణీతే ఇంద్రం శ్లోకో మహిళేభ్యో బ్రహ్మణో దేవకృతరాజా సోని తదు ప్రేక్ష బృహస్పతిర్విశ్వరాజో అస్తి కామో రాజస్వీర్యశం దాత్పర్ణం నోమతి సహస్రోహరిష్టాన్మానోర్కముద్రాజుమృతాదురాజా శుచిక్రందం వ్యజలం వస్యానా బృహస్పతి మనర్వాణం భువేన తమ్ సద్మాసో అరుడాసో అశ్వా బృహస్పతి సహబాహో వహంతి సహస్యస్య నీల వత్సరస్వన్నభో నూపమరుషం వసానా సహిత్రిసరవత్రస్తరంజవాసీనిరస్వర్షాః బృహస్పతి సరస్వా వేదరిశ్వరూ సఖిభ్యాసుతిం కరిష్టః దేవీ దేవస్య రోదసీ జనిత్రీ బృహస్పతి వృధతుర్మహిత్వా దక్షాయాయ దక్షతా సఖాయ్రహ్మణే సుతరాసుయం వాం బ్రహ్మణస్పతే సుభిర్బ్రహ్మేంద్రాయ వజ్రుణే అకారి అరిష్టం ధిరోతం మూలం ధీర్ధస్తమో మనుభ్రామరాది. బృహస్పతే యువమింద్రస్తమస్మో దివ్యస్థేషాథేతమార్థీవస్య ధాత్రం ప్రయం సోమతే గీరయే చిద్యూజం పాత స్వస్తి భిస్వదానః అధ్వర్యవరుణం దుగ్ధమంసం జుహోదనమిడవాయక్షితీనాం గౌరాద్వేరీయాంగవపానమింద్రో విశ్వాయేద్యాదిసుతరోమిచరన్ యద్దివేర్మన్నం దివే దివే భీతిమిదస్య వక్షి ఉదహృనోదమనదానురానభురన్నింగప్రస్థీలాన్ వాయుమాన్ విజ్ఞానస్వమంగళేవాదాహిమానమువాచేంద్రవత్రాధోర్వాంతరిక్షం యుధదేవేభ్యోమీవస్వజగత్స యోధయామహోమన్యమానాం సాక్షామరాన్ బాహుభిస్తాసనాన్ గద్వాణ్యహృతీంద్రాభిరుద్ధ్యాస్తంభయాదింసౌత్రభసంజయేమ ప్రేంద్రస్య మోదం రహమాగ్రామే మనోదానామఘభాయాచకారయజ్ఞదేవీరసహిష్టమాయాధాభవత్యేవ ేంద్రస్వాహస్వామింద్రస్వో దివ్యస్థేపాధీవస్య పరోమాత్రృధానమహిత్వమన్వస్నువంది విష్ణో దేవత్వం పరమస్యావిచ్చే విష్ణోజామానో నాతో దేవమహిన్న పరమంతమాప ఉదస్తభ్రానాదృష్టం త్రిభంగం దాదత్సత్రాదీ ప్రభుభం పృథివ్యా ఇరావతీధేనుమీ భూతం సూయవసి మనుషేన సస్యా పృథివీమయూరయజ్ఞాయత్రధుర్లోకం జనయం సాసూర్యముదాసమగ్నిం దాసస్య జిద్విడసి ప్రస్య మాయాగ్రధర్నరామృథనాద్యేషు ఇంద్రావిష్ణో ద్రంహితాస్తంబరస్రవపురోరవదింద్రస్వచిత్తం శరణం భరతిరసహస్రం చారణం భరోప్రత్యసూరచీరాయంబీరాభిహతి దృహంతోరుక్రమాదవసా వర్ధయంతి రే వాస్తవం విదధేష్ణోబింబమిదో విజనేష్ంద్ర పఠద్దే విష్ణువాసీనో వితన్మే జుగస్తవిష్టహవ్యం వర్ధం దుష్టుతయోగిరో మే యూజం పాదస్తిభిస్తాన నూమన్మతోగరేష్ణవృగా ప్రజసరాజామనసారిరాజేతామంతంద్రజమావివాసాత్స్వామ్యష్ణోదమలింభిస్వజన్యామప్రాజితామేవజావోమతింద్రాహ్యోజధానస్సు విదస్య భూరేరస్వామనఃపురస్తంద్రస్య రాజః ేతామిషక్రమే సరచ సంవహిత్వా ప్రవిష్ణోరస్సు తమసస్తవీరాస్తవీరస్య నామ విచక్రమే పృథివీ మేషేతా క్షేత్రాయ విష్ణోర్మనుషేత సస్యన్ ధ్రువాసో అస్య కీరయోజనా సవృక్షితిం సృజనీ మాచకార ప్రదత్తే అద్యసీ ప్రవిక్తరా వాజ్యస్వం సామి భజనాని విద్వాన్ సంత్వాగ్నామి తవ సవతరం జాన్షయం తవస్య రజ సత్పరాగే ే విష్ణాపరిచక్షం భోత్వయద్వక్షేష్టో అస్మి మామో అస్మదూభేత్యన్యూపస్వమిభూత వషత్తే విష్ణవాసాగ్రేణో మితన్మే విభస్వతి విష్టహవ్యం అర్థం దృష్టిరో మే యూజం పాత స్వస్తి విస్తార భద్రం నో అపి వాత జమనా హరి ప్రవద్యోగ్రేమోధ్వమోషీలా సద్యో జాతోరీతి యో వర్ధరమోషీలా అపాంజో విశ్వతో దేవీషే శత్రుధాతుణం సన్నాయం శత్రువ్యోతిష్ట్యా అస్మే శరీరుద్వద్భవతి సూత ఉద్భజ్యతాపసం తన్వం చక్రజేషిపద ప్రతిగృహ్ణాది మాతాదేన పితాబద్ధదేన పుత్ర యస్మిన్ విశ్వా నిభువానాని తస్తస్తిస్రోద్యావత్రేధాశత్రువాపాః ోషాగుపసే నాసో మధ్వస్తోదం చో విరత్సం ఇదం వద పర్జన్యాయస్వరాజే మజోహోరాధీర్దేవో రే గోధాభృఢమస్వస్వీనాత్మా జగతస్తృఢస్ కర్మృతం వాదుసారదాయూజం వాదస్వస్తిస్వరాజన్యాయ ప్రాయ రిపరాయ మీరుడే సోయవ సమిచ్చదు జోగర్భమోషీనాృణోత్తర్వదా అర్జన్య పురుషీణా తస్మాదిస్తే హర్జోదాధూమత్తం ఇలాన్న సంయనం నరగ సంవత్సరం దశయానా బ్రాహ్మణా వ్రతకారిణా వాచం పర్జన్యనిందితా ప్రమండూకా అవారిభో దివ్యా ఆపో అభియలే రమాజం ధృతిందృష్కం సరసీలకానం గవామహ నమాయుర్వత్సినీనాం మండూకానాం భగ్నులత్రారమేది ేనాసతో అభ్యవర్షేత్రశ్యావత ప్రావృష్యాగతాయ అక్షరీకృత్యాదరన్నపుత్రో అన్యో అన్యముపవదంతమేది అన్యో అన్యమను గృహ్ణాచేసేమంత్రిఘాతా మండో గోజదభిగృష్ట కనిష్కం కృష్ణే హరీతే మన్యో అన్యస్ వాదం సాక్తస్యే భవతి శిక్షమాణ సర్వంతదేషాం సమృధే భవర్భజత్సు వాజో వదధరాధ్యత్సు పురుద్రావాచం సర్వదంత బ్రాహ్మణో అరిత్రేణో వేదరో నూర్ణమభిపదంత సంవత్సరస్య తదః పరిహ్రయన్మండూకాప్రావృషీణం బభూవ బ్రాహ్మణాదస్వామినోవాచమక్రత బ్రహ్మ గణ్వంతః పరివత్సలీనం అధ్వర్యవో ఘర్మిణః సృష్టిదానా ఆవిర్భవ్యానకేతి దేవహీతిం జగపద్వాదరస్య ఋతుం నరో న ప్రవీణం చేతే సంవత్సరే ప్రావృష్యాగతాయాం తప్తఘర్మాశ్నువదే విసర్గం గోమాయురదజమాయురదాత్మస్మీరదాధ్వరీకోపసూని గవామండూకాదశ్వరామీసహస్రధారే ప్రతీరంతాయుః ఉపప్లవదమండూకీ వర్షమావదదాదురి మధ్యే హృదస్య ప్లవస్య నిగృహ్య చతురః పరః ఇంద్రారోపాతపదంక్షజదం మృగనాథమో వృధా పరాశ్రీతమతిగతం ఫలం నృదేశాశీతమత్రిణా ఇంద్రారోపాతమఘం సమభ్యా అఘంతపురుజయస్సువ ే ఘోరచక్షసేద్వేషోధత్తమన భాయంకీ వీరినే ఇంద్రాదోమదుష్కృతో భవ్రే అందలనారణం భవేతమసి ప్రవిధ్యతం యథానాథ పునరేకస్తనోదయత్తద్వామస్తురహసేమన్యుమచ్చవాః ఇంద్రారోమాభర్తజాతం దివోపధం సంపృథివ్యా అఘతం తాయతర్హణం ఉత్తక్షతం స్వర్యా అంబర్వాలే జ్యోజేరక్షోపావృధానం నిజూర్వధా ఇంద్రారోమాభర్తజాతం దివస్పర్జగ్నిదప్తేభిర్జివమస్మహన్నభిః కపుర్వధేరిగజరేభిరత్రిగోనివర్షాణే విద్యతం జంతోని స్వగణం ఇంద్రాదో మావీవాభూతు విశ్వత ఇయం మతిః కక్ష్యా స్వేవ వాజినాం హోత్రాన్ పరిహినోమి మేధదేవా బ్రహ్మాణి ధృపదీవజిన్వతం ప్రతిస్మరేషాద్భిరేవైర్హరం ధృవోరక్షరాపద ఇంద్రాదోమాదృదేవా సుఖం భోజ్యో నదాచిదభిలాసదిద్రుభా యో మా పాకే నమన సాగరం తమభిషేర్వచోభి పాపజీవకాశినా సంగృభీరాసనం నశ్వాసలయం నవక్త ఏ పాకసంసం వికరం దయే భైర్యేవా భద్రం దుర్భయం దిస్వదాభిః అరాజే వాతాన్ ప్రదాదుతో మహావా దధాతు నిర్వేదేరుపస్థే యో దోన సందిత్సదిలిత్వో అగ్నేయో అశ్వానాం యోగభాగ్యస్తరూణాం రిపుస్తేనస్తే జగద్దభ్రమే దురివీయతాం ఆనాద సరస్వో అస్తు కన్వా ఆతనాద మిశ్ర పృథివీ రథో అస్తు విశ్వా ప్రతిగో అసలే భాజో నోది బాధిత్సదిగస్తనక్తం విజ్ఞానం చేశ్చాసీమస్పృధారేత్సత్యం జరీ యస్తోమోహం సోమో విజృం హీనోక్షత్రియం విధుజాధారయం తమ్ హిలక్షోహం జాసత్పదం సముభావింద్రస్య ప్రసీదౌషయాసే యది భాగమృతే వాసమోఘం వా దేవాప్యూహే అగ్నే కిమస్మభ్యం కాదవేదోహృేద్రోఘవాచస్తే నిర్హృతం సంతా అద్యాహూరీ జయతి అస్వాజస్తూరుస్ అధాతీరైర్దశర్వ్యూజాయో మామోఘం జాతు ధారేత్యాహ యో మాయాఘం జాతు ధారేత్యాహయో వా రక్షాశుచిరస్మీత్యాహ ఇంద్రస్తంభంతమహతామేన విస్తస్య జంతోరధమస్పదీష్ట ప్రజాజిగాదిఖనకలేవనక్రమద్రుభాదన్వాంగుహమానాగ్రాబానోఘ్నందురక్షసముపబ్ధైస్తధ్వం మరుతో భిక్షుభీ ఇచ్చత గృభాగర రక్షసస్తంభీరక్ష ప్రవర్తయో అస్మానమింద్రోమాన్ సంశ్రీ రాక్షసేన ఏతముత్తే పాదయం దిశ్వరాదభింద్రిత్సంభ్యం శిశీతే చక్రపిశూలేభ్యో వధం నూనం శ్రీయదశమిధ్యా ఇంద్రో జాతు నామ భరతరాసరోహర్మసీనామ్యా అభీతు చక్ర ప్రదుర్యథావం పాత్రేంద్రాన్ సదలేది రక్షసా ఉలోకజాతం శుశులోకజాతం జగిష్కజాతం సుపర్ణజాతృఘ్యజాతం నృషదే వక్రమేణ రక్ష ఇంద్ర అభిరగ్యాతుమాజాతిక్షం దివ్యాత్మాత్మస్మాన్ ఇంద్రజహిమాం సంజాతుధారముతశ్రియం మాజదాసాసదానా సూర్యముత్తరంగం ప్రతిచక్షేంద్రస్త సోమజాగృతం రక్షోభ్యోమస్తమసనిధ్యా విశ్వేశ్వరాజ నమ ంసదసారీణ్యత ఇంద్రనిక్షరాజరంగాన్నదర్షీసమం విద్వేషణం సంవనోభయంకరం మంభిష్టముపజాదినం ిద్వాజనాభవంతభూతలే అస్మాకం బ్రహ్మేతమింద్రభూతుదేహాదిశ్వాచర్ధనం విదర్తోర్యంతే మఘవన్ విభర్తిర్జో విభోజనానా ఉపక్రమస్వపురోపమాభరవాదనేభూతలే మహేశరత్వామద్రిపరా శుల్కాయ సహస్రా జనాయుతాయ వజ్రిఘోరసరాజ సరామఘ నస్యాంగింద్రాదిమే విదుర్లభ్రాదురభుంజ మాతా చ మే సదయత సమావరోదసరాజే కుబేయథక్వేదశిపురుద్రాసిద్ధితే మనాః అలర్షయుద్ధ జగత్పురందర ప్రగాయత్రాగాశిస్మై గాయత్రవర్తన భావాదుర్య పూరందర కాణ్వశ్రోపరిహిరాసనం జాసద్వద్రీహిరత్పురా సద్వినశ్వరిశ్రుణా అశ్వాదో వృషణో రఘుభస్తే నస్తో జమాగరి ఆత్మాద్యుగాత్రేపదనం ఇంద్రం ధేనం సుతామామృధారామలంకృతం చతురూరేత సంబంకో బాధస్తబందినా ృతం పునః మాభో మరిష్యాయివ ప్రజిత్రివోరోమన్మహి అమన్మహీనాశవోగ్రాసన్ సకృత్సే మహతాధీమహి స్వామేంద్రవిందవ పవిత్రం సుగ్రవాన్ స ఆశవో బంధం దుర్గ్యాఖ్యురాగరీ ఉపస్థు ధర్మో నామృత్వాదేవీ సోదాహిమద్రిమేత గవ్యావస్త్రే భాసయన్ దయన్వక్షణాధ్యోధోరోచనాదధి అజాబద్ధస్వతన్వాతృణ ఇంద్రాయమీంద్రం సోమం సోతావరేణ్యం శక్రయేణం దీపయద్విశ్వయాధియాయి సోమశ్రగల్దయాసారాజన్మహంగిరా భూర్ణిం విరంగ సవాలేషు చక్రుధాంగిరాగ్రముగ్రేణ సవసేషాంగ సదన్వరేతస్సు వరేతరాసతే విశ్వగోత్తరేషురాహిమత్సేణ దేవరాధరాశ్యుతరం సభీతిభిరాసోమేభిరస్ఫిరణం ఆత్మా సహస్రమాసతయుక్తారథే హిరణ్యయే బ్రహ్మయుజోహరయింద్రకేశిరోపహం సోమవీరయే ఆత్మారథే హిరణ్యయే హరే మయూరసేవ్యాదిపృష్టావహతాం మధ్వో అంధసో వివక్షణస్య వీరయే పూర్వమాయీవృతస్తాగ్ర అభివృతీ మధ్యంద్రీరే దివ మమ ప్రవిత్రే సర్వరేవ సమాస్తోమాఘోనా ఉత వామస్య వసూనశ్చికేతిరోస్తిరాద్వః మహేశ్వరత్వజాభిరణ్యయా ఏడ విశ్వాన్యభ్యస్తు సౌభాగా సంగశ్చ స్వనద్రథః అధర్వాలో గిరతి దాతభ్యానాభంగో అగ్నే దశస్వై అధోక్షోదోరీవసరసోరతిష్టన్ అన్వస్య స్థూరం దృదే పురస్తాదరస్తూర్వరంభమాన తస్వీనార్య విచక్ష్యాఘసుభద్రమర్య భోజనం బిభర్షి ఇదం వాసోదాపి బాహోర్ణముదరం అనాభయం రిమాదే ద్రిభిర్భూతస్మృతోస్మైరవ్యోపారై పరీభూత అస్తోనమిక్తో నదీషు తం దేయవం యథాగోభిః స్వాదుమ కర్మ శ్రీణంతః ఇంద్రత్వాస్మిన్ సరధమాదే ఇంద్రమిత్సోమవాజేక ఇంద్రస్తుతవా విశ్వాయుః అంతర్దేవాన్మత్యాహంశ్చ నయం శుక్రో నదురాశీర్న ద్రక్రాభూరుజసం అవస్మిన్వరే సుభార్దం గోభిర్యదీ మన్యే అస్మిన్ మృగన్నవ్రాగ్రయంతే అభిచ్చరం దిశేభిః త్రయైంద్రస్తోమా సుదాసం దేవస్య స్వేక్షరే సుతపాప్నాః త్రయక్రోధాసశ్చోరందిశ్రశ్చం వా అశ్వపూర్ణాః సమానే అధిపార్మన్నే శుచీరధిపురునిష్ఠాః క్షీరైర్మధ్యదాసీర్తః దధ్నామందిష్ఠశూరస్య జిమేత ఇంద్రసోమాస్తీవ్రాసేదాసాః శుక్రా ఆశిరం జాచందే తాం ఆశిరం పురోడాసమింద్రేవం సోమం శ్రీణీః రేవంతం భిత్వా శృణోమి హృత్సుపీతాసో యుద్ధ్యంతే దుర్మదా సోమసురాయాం ఊధన్ననగ్నాచరంతే ేవాదస్తోరాచేత నగాయత్రం గీయమానం మాన ఇంద్రవీయత్నమేమాదేవరాదాక్షాసీ భజమత్వాదిలత్వాయింద్రత్వాయం దశరాయ అన్వా ఉక్తేభిర్జరంతే నగే మన్యతాపవనవజ్రిన్నవసో నవిష్టౌ నవేదస్తోమం జిగేత ఇచ్ఛంతి దేవా సున్వంతం న స్వప్నాయ స్పృహయంతి యంతి ప్రమాదమదంద్రాః మోడ ప్రజా హిమాజేభిర్మాభ్రీణీత అభ్యా అస్మాన్ మహాన్ వయుజాని మోష్వా అర్జ దుర్ఘణావాన్ సాయంకరదారే అస్మత్ శ్రీరజీవజామాదా విద్మాహ్యస్య వీరస్య భూరిజావరీం సుమతిం విదాతస్యమనాంసి పాదోషిం జగన్వామందం నఖావిద్వదవసానాత్ యశస్తరం ససనమూదే జ్యేష్ఠేనోరేంద్రాయోమం ధీరాయ శక్రాయ భరాభివన్నర్యాయ యో వేదిష్ఠో వ్యతిష్వస్వావంతం జరిద్రుభ్యాః వాజం శ్రోతృభ్యో గోమందం అన్యం పంచమిత్సోదారాధావధమద్యాయ సోమం వీరాయ శూరాయ పాదావ్రతమాఘాగమనారే అస్మద్ నియమరే సకమూర్తి బ్రహ్మయుజాభక్షతస్సఖాయం గీర్భ్యశ్రుతం నిర్వణసం స్వాదవస్తోమాయాహి సీతాస్తోమాయాహి శ్రీప్రేంద్రుడీ వస్తుతీ గోనాయమచ్చాసమాదం సుతస్తయాస్వావర్ధం జిమహే రాధసే బృహ్ణాయ ఇంద్రకారిణం విధంతః ఇదస్తయాస్తే జిర్వాహముక్తాదశముభ్రంతాని సత్రాదధిరేశవాసి సనాదవృత్తోదయతే హంతామృతం దక్షిణేంద్ర పురోపూర్వభూత మహాన్ మహీభిస్వజీభిశ్వాసర్షణయ్రియాంశి అనుభేన్మందీమఘోరా ఏతేంద్రో విశ్వాజోతి శృణ్వే పాదదావా మఘోనా ప్రభక్తాసం గ్రవ్యంతమపాచిద్యమవతి ఇనోమసుతలిగోఢా సమీతా విప్రోహర్వద్భిర్హంతా వృత్రం గ్రభిస్తూలా సత్యో పితా విహంతం యజద్వైరం ప్రియవేధాయింద్రం సత్రాజామనసా యో భూత్ సోమైః సత్యవద్వా రాతస్రావసంసత్పాదింస్రవస్కామం పురుత్మానం కణ్వాసో గాతవాజినం యదృతే దిద్గాత్పదేభ్యోదాత్సకాగ్రభ్యస్తీవాయ్ ఏ అస్మిన్ కామశ్రీయన్ ఇత్తాధీవంతమద్రివణకాన్వం మేభ్యాదిథిం శిక్షా విభిందోస్మై సత్వాదిపరసహస్రా ఉదృత్యే పరోర్ఘా మాకీర్ణశ్చాయ వామహే పిపాదస్య దశి మత్సారయంద్రగోమత ఆవిర్నో బోధిత సమాజ్యో వృధేస్మాబంధుగా భూజామాదే సుమత వాజినో వయమ్ మానస్తమాన్ చిత్రాభీరవతాదృష్టిరామేషూజా ఇమావత్పురూపసో గిరో వర్ధం దుజామమ హస్రమృతిభిస్సహస్కృతీవ్రదే సద్యస్వ్రమహిమాగ్నేతో విప్రరాజే ఇంద్రవిద్దేవతాదయింద్రయత్యధ్వరే ఇంద్రం దీకే వరిణోహవామహీంద్రం ధనస్ సాదరే ఇంద్రో బ్రహ్మారోదీప ప్రభరవరింద్ర సూర్యమరోదయత్ ఇంద్రే హాభరాణ్యేంద్రే సుభారాసీంద్రవ అభిత్వా పూర్వపీతజయింద్రస్తోమేభిరాజవ ్రవస్వరంద్రాగ్రంథూర్ణయం అసేంద్రో బాగుదేవృష్టంతభోమదే సుతశ్రమి అద్యాతమశ్రమహిమాన మాయవో నృష్టువంతి పూర్వసామి సువీర్యం తద్బ్రహ్మ పూర్వే ఏనాముద్రమృతమీరాజీంద్రయత్వాీర్యం సద్ధిమాయ ప్రథమం విరాసత సద్ధి స్తోమాయ పూర్వ సద్ధీనో అశ్వయ్ధ పౌరమాభిధ్యాయింద్రశిరాసర సద్ధియమం శ్రవగం కృపమింద్ర ప్రాపస్వర్ణరం అన్నవ్యో అదసీనాం పురోగ్రేణీతమత్యాః మహేంద్రస్య మహిమానమింద్రియాం స్వగృహంత ఆనసుః కతుస్తు వందారితయంత దేవతభిః కో విప్రాహోహతే కదాహవం అఘవన్నింద్రజున్వతః కతుస్తు వద ఆగమః ఉదృత్యే మధుమత్తమాగిరస్తోమాశైరతే అత్రాజితో ధనసా అక్షీకోదయో వాజయం దోరథాయివ అనన్వాయివ భృగవసూజాయివ విశ్వమిద్ధీతమానసుః ఇంద్రం స్తోమే బ్రహ్మయం త ఆజవః ప్రియమేధాసో అస్వరం యుక్ష్వాహిరద్రవంతమహరీ ఇంద్రపదావతాః అర్వాజీనామాఘవాన్ సోమాబీజయ ఉగ్ర విశ్వేభిరాగాహి ఇమే పారవో వసద్ధియా మిత్రా సో మేధదాదే సదపదం నో మఘవన్నింద్రగర్వణో వేణో నృమధీరవం నిరింద్రబృహదీభ్యో వృత్రం ధనుభ్యో స్ఫుర నిరద్భూత మృగాయ మాలినో నిపర్వత నిరగ్నయో నిరుధర్మిరుజోని సోమ ఇంద్రియోరసా నిరంతరిక్షాదధమో మహామహిం గృహేదరింద్రవంశ్యం మేరుంద్రో మరుతపాకస్థామాగౌరయానః విశ్వేరాత్మనాథోమిష్టముపేవమానం రోహీతం మే పాకస్థావాసురం రక్షప్రాయో విబోధనం యస్మా అన్యేత సత్ప్రతిదురం వహం దివన్నయ సంవయోనదుగ్ఞం ఆత్మా విదుస్తరోజోదాభ్యంజనం పాకస్థావానం భోజం దాతారమద్రవం యజనిగ్వాహూయసే నృభీ సిమా పురోషూతో అశ్చానవేసి ప్రసర్ధ దుర్వసే యద్వారు మేరు స మే శ్రవకే కృపయుంద్రమాదయసే సుతా అన్వాసస్వా బ్రహ్మభిస్తోమ వాహసయుంద్రాగచ్చం జాగహి యథా గౌరో అపాకృతం నిష్యన్నేత్యవేరీణం ఆవిత్రేణ ప్రయత్నే పూజమాగహి అన్వేషు సుసదామివ మందం దత్తామగమన్నింద్రేందోరాధోయేరాయన్వదే ేషక్సహో భంజ మన్యుమోజసా విశ్వేతయింద్రమృతనాదమోహో నిభృక్షాయీవేమిరే సహస్రేణేవేయుగాయ సహానలుపస్తు ృతేష్ణోస్మిశ్రేమృతమస్యేమృతమస్మిశ్రోషది సభాముపరిశోన్నమాగో నిమేఘమానో మఘవన్ దివే జీవోజ్రహం దివే స్వాహా